నన్నిట్ల చంపుతావు, ఎందుకు నన్నిట్ల చంపుతావు? ఇరుగు పరుగు గోలా పెయ్యవే గయ్యాలి పెళ్ళామ సెందూరమ్మ, నిన్ను గట్టుకున్న సుఖము లేనిలేదే గయ్యాలి పెళ్ళామ సెందూరమ్మ. పీడ వదిలినట్టే నువ్వు దస్తే పీడ వదిలినట్టే, నీకో సవితి నీ దస్తా దుడు గయ్యాలి పెళ్ళామ సెందూరమ్మ, సవితి పోరు నీకు దప్పదమ్మో గయ్యాలి పెళ్ళామ సెందూరమ్మ. మూలకు ముళ్ళు కర్ర ఉంది, ముళ్ళు కర్రతోనే మనువైతదే గయ్యాలి పెళ్ళామ సెందూరమ్మ, బడితతోనే మళ్ళీ భజనైతదే గయ్యాలి పెళ్ళామ సెందూరమ్మ. సింత కాడ ఉంటే సిన్న బోయి సింత కాడ ఉంటే, సింతలు దీరవు సిన్నదానో గయ్యాలి పెళ్ళామ సెందూరమ్మ, అయ్యో సీటికి మాటికి అలగకమ్మో గయ్యాలి పెళ్ళామ సెందూరమ్మ. నువ్వు ఇంటే పిల్ల చెప్పినట్టు నువ్వు ఇంటే పిల్ల, కష్టపడి కంచి పట్టుదెత్తా ఒయ్యారి ఓ పిల్ల సెందూరమ్మ, ముద్దుగా నిన్ను చూసుకుంటా ముద్దుల పిల్లమ్మ సెందూరమ్మ, కష్టపడి కంచి పట్టుదెత్తా ఒయ్యారి ఓ పిల్ల సెందూరమ్మ, ముద్దుగా నిన్ను చూసుకుంటా ముద్దుల పిల్లమ్మ సెందూరమ్మ, కష్టపడి కంచి పట్టుదెత్తా ఒయ్యారి ఓ పిల్ల సెందూరమ్మ, ముద్దుగా నిన్ను చూసుకుంటా ముద్దుల పిల్లమ్మ సెందూరమ్మ.